14 కల చెదిరింది. ఎలా కుదిరిందో గాని ఇక్కడ అతని పేరు గవల మహారాజుగా సాగిపోయింది. అలా 8 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎంతైనా బోయవాడి బుద్ధి బోయబుద్ధే. వాడికి ఎప్పుడు చూసినా ఆభరణాలు పెట్టుకొంటూ, ఎప్పుడు చూసినా బెగతీసుకుని దర్జాగా నడుచుకుంటూ ప్రజలలోకి వస్తూ ఉండటం విసుగెత్తుకొస్తోంది. ఈ కృతక లక్షణాలన్నీ భరించటం కష్టంగా ఉంటోంది. దాంతో ఓ రోజున ఉన్న ఆభరణాలన్నీ తీసేసి చొక్కా కూడా విప్పేసి తుమ్మ ముద్దులాగా వళ్ళు విరుచుకుంటూ వీధిలోకి వచ్చేశాడు. అలా తిరుగుతూ ఉండగా ఒకచోట వాడి కర్మ కొద్దీ వాడికో కిరాత బృందం కనిపించింది. ఆ బృందం తప్పతాగి మత్తుగా పాటలు పాడుతోంది. ఆ పాటలు వినేసరికి ఈ బోయ మహారాజుకి ప్రాణం లేచొచ్చినట్టై వాళ్లతో కలిసి తను పాడడం మొదలుపెట్టాడు. ఇంతలో ఆ గుంపులో ఉన్న ఒక ముసలివాడు ఈ మనిషిని గుర్తుపట్టి ఆనందం పట్టలేక ఇంత గొంతేసుకొని, "ఒరే కటంజా, నువ్వు ఈడ ఉన్నా వేందిరా" అన్నాడు. కటంజా అనేది ఎప్పటిదో పాత పేరు. మహారాజుగా ఉన్న తనను ఆ ముసలాడు అలా పాత పేరుతో పిలవటం ఈ బోయరాజుకు అంతగా నచ్చలేదు. అయినా అదేమీ పట్టించుకోకుండా ఆ ముసలాడు తన దోవన తను వాగేస్తూనే ఉన్నాడు. "ఒరే కటంజా, నీ పాటకు మెచ్చి ఈ కీరదేశపు రాజు నిన్ను తన దగ్గర పెట్టేసుకున్నాడా? నిన్ను బాగా చూసుకొంటున్నాడా? అడిగినవన్నీ ఇస్తున్నాడా?" బోయరాజుకి ఈ పలకరింపులతో చికాకు తలకెక్కింది. కస్సుబుస్సులాడుతూ ఇటూ అటూ చూశాడు. అది మంత్రుల వీధి, అన్నీ పెద్ద మేడలే. పై అంతస్తుల కిటికీలోంచి మంత్రులు, అధికారులు చాలామంది ఈ సన్నివేశం చూశారు. వాళ్లకి ఈ గవల మహారాజు నిజానికి ఓ బోయవాడని, నికృష్టజాతివాడని అర్థమైపోయింది. అందరి మొహాలు వాడిపోయినై. గవల మహారాజు మాత్రం గంభీరంగా ఇటూ అటూ చూసి సరాసరి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వాళ్లంతా వీడ్జీ ఓ శవాన్ని చూసినట్టు చూస్తున్నారు. పిలిచినా పలకటం లేదు, దగ్గరకు అసలే రావటం లేదు. క్రమంగా రాజ్యంలో ఈ విషయం గురించి మంతనాలు పెరిగిపోయాయి. ఎవరికి వారు ఛీ షీ నీచ జాతివాణ్ణి తెచ్చి మహారాజును చేసి వాడికి పాదసేవలు చేశాం. మన వంశాలను మనమే భ్రష్టు పట్టించుకున్నాం. దీనికేదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి" అనటం మొదలు పెట్టారు. ఆయసర్ 44. కొందరు ఆవేశపరులైతే చితులు పేర్చుకుని అగ్ని గుండంలోకి దూకేస్తున్నారు. ఇలా ఆత్మాహుతి చేసుకున్న వాళ్లల్లో కొందరు మంత్రులుగూడా ఉన్నారు. దాంతో రాజ్యం అంతా అట్టుడికినట్లయిపోయింది. ఎంత కిరాతుడైనా గత 8 సంవత్సరాలుగా నాగరికుల స్నేహము సజ్జనుల సాంగత్యము చేశాడు కనుక గవల మహారాజులో కొత్త ఆలోచనలు మొదలైనాయి. "షీచీ, నా వల్ల కదా ఇంత ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. నా వల్ల కదా ఇంతమంది మంచివాళ్లు మరణిస్తున్నారు. ఇలాంటి ప్రళయానికి కారణమే తిట్లు తింటూ జీవించటం కంటే నేనే అగ్గిలో పడి చావటం మేలు." ఇలా అనుకుంటూ గవల మహారాజు ఆవేశంగా లేచి వెళ్ళి తన రాజభవనం ఎదురుగా భగభగా మండుతున్న ఒకనొక ఆత్మాహుతి చితిలోకి తనే దూకేశాడు. ఇక్కడ ఒక్క ఉదుటున గవల మహారాజు అగ్నిగుండంలోకి దూకాడు. ఆ కుదుపుకి అక్కడ నీటి మడుగులో నిశ్చల స్తంభంలాగా నిలబడిపోయి ఉన్న గాధి మహర్షి ఒక్క తూలుతూలాడు. ఆ తూలుడికి ఆయన మత్తు వదిలిపోయింది. తల విదిలించుకున్నాడు, కళ్ళు నులుముకున్నాడు. కొద్ది క్షణాల్లోనే పూర్తిగా తేర్కొన్నాడు. నిద్ర మెడుకువ వచ్చినట్లు, మత్తు దిగిపోయినట్లు అనిపించింది. "ఈ కీరా, నేను గాధిని, నేను మహర్షిని, స్నానాలు తర్పణాలు చేసే విద్వాంసుణ్ణి. ఈ కిరాత రాజ్యం రాజ్యం ఇలాంటివన్నీ నా పనులు కావు" అనుకున్నాడు తనలో తనే. ఎలాగోలా స్నాన సంధ్యాదులు పూర్తి చేశాడు. చెవువు బయటకొచ్చాడు. ఆలోచనలు మాత్రం ఈగల్లాగ ముసిరి కందిరిగల్లాగ కల్లోలం చేస్తూనే ఉన్నాయి. "కోహం కిమివ పశ్యామి కిమకాశమహం కిల ఏవం విచారయంశ్చిత్రం సభృభంగమభూత్ క్షణం" సర్గ 47 శ్లోకం 7. "నేనివర్ని, నాకేం కనిపిస్తోంది, నేనేం చేస్తున్నాను" అనుకుంటూ కనుబొమ్మలు చిట్లించుకుంటూ ఆయన ఆలోచనల్లో మునిగిపోయాడు. ఇదేమిటి, ఎప్పటి నా తల్లి, ఎప్పటి నా తండ్రి, వాళ్లను చూసిన గుర్తే లేదు నాకు. నేను పుట్టి ఊహ తెలిసే లోపలే వాళ్లు వెళ్లిపోయారు. అలాంటి తల్లిదండ్రులు ఇప్పుడు నాకు కనిపించటమేమిటి? అదిగాక నా భార్య నాకోసం ఏడవటమేమిటి? నాకు అసలు పెళ్లే కాలేదు. ఆడదాని మొహమే తెలియదు నాకు. నా బంధువులు ఎవరో నాకు గుర్తే లేదు. నేను ఊళ్ళో ఉన్న రోజుల్లో కూడా వాళ్లను పట్టించుకోనేలేదు. అలాంటిది ఇప్పుడు నా మరణ సమయంలో నా తల్లిదండ్రులు, నా భార్య, పిల్లలు, నా బంధువులు అంతా నా చుట్టూ మూగటమేమిటి? వాళ్ల మధ్యలో నేను చచ్చిపోవటమేమిటి? కనుక ఇదంతా నా భ్రాంతిగాక మరేమిటి? ఇదంతా నా కల్పన కాక మరేమిటి? ఇదంతా నా మనస్సు చేసిన సృష్టిగాక మరేమిటి? ఇదంతా మాయామోహం. ఇందులో నిజం ఏమాత్రమూ లేదు. తెగ మదించిన పులి అడవిలో చెడ తిరిగినట్లుగా జీవుల మనస్సు ఇలాగే భ్రాంతుల్లో పడి తిరుగుతూనే ఉంటుంది. ఈ భ్రాంతుల్ని మనం లెక్క చేయకూడదు. గాధీ మహర్షి ఇలా నిశ్చయం చేసుకుని తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. ఐసర్వ్ 45.